64 కాలానికి మార్పిడి జంత్రి ఉందా? రాముడు, గురుదేవ, మీరు నాకు గొప్ప జ్ఞానం కలిగించారు, సంతోషంగా ఉంది. కానీ ఒక సందేహం ఉంది. ఒక రకంగా మీరు దీనికి ఇదివరకే సమాధానం చెప్పారు, కానీ స్పష్టత కోసం మళ్లీ అడుగుతున్నాను. మీరు చెప్పిన కథలో వశిష్ఠ బ్రాహ్మణుడు మరణించి నాక 8 రోజులు, పద్మరాజు మరణించినాక 30 రోజులు, విదురుతరాజు జీవితంలో 60 సంవత్సరాలు, ఈ 3 సమానమని తేలింది. మామూలుగా శాస్త్రాల్లో మానవలోకంలో 1 నెల, పితృలోకంలో 1 రోజని, మానవలోకంలోని సంవత్సరం, దేవలోకంలో 1 రోజని, ఇలాంటి లెక్కలున్నాయి. అంటే ఒక లోకానికి కాలమానంలో మార్పిడి జంత్రి, కన్వర్షన్ టేబుల్ వేసి చూసుకోవచ్చు. ఈ లెక్క శాస్త్రసిద్ధమే. మరి మీ వశిష్ఠలోకానికి, పద్మలోకానికి, విదురుతలోకానికి మధ్య కాలం విషయంలో ఇటువంటి మార్పిడి జంత్రి ఏదైనా ఉందా? లేక ఏ నియమము లేకుండా అడ్డదిడ్డంగా ఉందా? ఆయసర్ 91. వశిష్ఠుడు, రామ, వస్తువు ఎలాగుందో జ్ఞానం అలాగే కలుగుతుంది అనే నియమం ఉంటే నువ్వు చెప్పిన జంత్రి లేకపోతే విరోధము ఇవన్నీ ఏర్పడేవి. కాని యదార్థం అది కాదే. వస్తువును బట్టి జ్ఞానం ఏర్పడటం లేదు. ప్రతివాడు తన జ్ఞానాన్ని బట్టి, ఆలోచనను బట్టి వస్తువును కల్పించుకుంటున్నాడు. ఏనయేన యథాయద్యత్ యదా సంవేద్యతేనఘ తేన తేన తథా తత్తత్ తదా సమనుభూయతే. ఉరుట్ప్రడొట్సహరవే స్లో డొట్ 16. ఎవడికి ఏ సమయంలో ఏది ఎలా తోస్తుందో వాడికి ఆ సమయంలో అది అలా కనిపిస్తోంది. వాడు దాన్ని అలా అనుభవిస్తాడు. అది అమూతమని గట్టిగా అనుకుంటే విషమే అమూతమైపోతుంది. విషపు పురుగులు విషమే తిని బ్రతకటం లేదా? శుద్ధ చైతన్యం ఉందే, అది ఏ పదార్థ ఆకారాన్ని పొందాలంటే ఆ ఆకారాన్ని పొందుతుంది. ఆ పొందటం ద్రష్ట యొక్క సంస్కారాన్ని అనుసరించి ఉంటుంది. అంతేగాని దానికి సొంత రూపం అంటూ ఉండదు. కాలం విషయంలోనూ అంతే. ఒక జీవి తన సంస్కారాన్ని బట్టి ఒకనొక చైతన్యంలో క్షణకాలాన్ని ఆరోపించుకుంటాడు. మరో జీవి అక్కడే, ఆ చైతన్యం మీదే, తన సంస్కారాన్ని బట్టి 1 సంవత్సర కాలాన్ని ఆరోపించుకుంటాడు. మరొకడు అక్కడే కల్పకాలాన్ని ఆరోపించుకుంటాడు. ఇది అసాధ్యం కాదు, రోజూ జరిగేదే. అప్పుడు మొదటివాడి క్షణం 2వవాడికి సంవత్సరం అవుతుంది, 3వవాడికి కల్పం అవుతుంది. దీన్నే వెనక్కి తిప్పితే 3వవాడి కల్పం మొదటివాడికి క్షణం. ఒక లౌకిక ఉదాహరణ చెబుతా విను. ఒకే రాత్రి భార్య ఊరు వెళ్లిన కొత్త పెళ్లికొడుకుకి అది సంవత్సరం. భార్య ఊళ్ళో ఉన్న కొత్త పెళ్లికొడుకుకి అది 1 నిమిషం. ఈ భేదం ఆ వ్యక్తుల మానసిక స్థితిని బట్టే వచ్చింది. అలాగే స్వప్నంలో కూడా ఇలాంటి చిత్రాలు జరుగుతూ ఉంటాయి. కనుక రామ, ఆ ప్రపంచాలే అవిద్యా కల్పితాలు. వాటిలో ఉండే కాలాలు కూడా కల్పితాలే అవుతాయి. అలాంటప్పుడు వాటి మధ్య జంత్రి ఏమిటి? ఆ ప్రసక్తే లేదు. రాముడు, గురుదేవ, ప్రపంచం ద్రష్టి యొక్క మనస్సును బట్టి, సంస్కారాన్ని బట్టి కల్పింపబడుతోందని అంటున్నారు మీరు. మీ కథలో పద్ముడు అనే ద్రష్ట తనకు విదురథుడు అనే దేహం వచ్చినట్టు, దానికి 1 పెద్ద వంశక్రమం ఉన్నట్టు తన సంస్కారం వల్ల దర్శించాడు. అలాంటప్పుడు ఆ వంశవృక్షం ఆ విదురథుడొక్కడికే కనిపించాలి. కాని అతని మంత్రులకు, పోరులకు కూడా అదే రీతిగా కనిపించడమేమిటి? ఎవరి సంస్కారాలు వారివి కనుక ఆ వంశవృక్షం అందరికీ ఒకే రకంగా కనిపించటం ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు, రామ, పెద్ద హోరుగాలి వస్తోందనుకో, ఒకడు దానికి ఎదురుగా నిలబడి ఉఫ్ అని ఊదాడనుకో, వీడు ఊదిన ఈ గాలి గిర్రున వెనక్కి తిరిగి పెద్దగాలిలో కలిసిపోతుంది. గాని విడిగా తన సొంత దోవన ప్రయాణం చేయలేదు. అలాగే ప్రధాన జీవుల జ్ఞానాన్ని బట్టే ఇతర జీవుల జ్ఞానాలు నడుస్తూ ఉంటాయి. సృష్టి యొక్క సంకల్పమే ఇలా ఉంది. ఓ పెద్దరాజు, వాడి మంత్రులు, పోరులు, వీళ్లందరికీ ఒకే రకపు కర్మశేషం ఉంటేనే వాళ్లు ఒకచోట కలిసి పుడతారు. ఒకళ్లను ఒకళ్ళు అనుసరించి ఉంటారు. కొద్దిపాటి తేడాలతో ఒకే రకమైన ఆలోచన చేస్తారు. అందుచేత వారంతా ఇంచుమించు ఒకే రకమైన ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందుకే ఆయసర్ 92. విదురథ రాజ్యంలోని వంశవృక్షం అందరికీ అలాగే కనిపించింది. రాముడు వీళ్లకు సంస్కారాలు ఉంటే మాత్రం అధిష్టానంగా ఉన్న ఆ చైతన్యం ఆయా రూపాలలో కనిపించవలసిన పనేమిటి? వశిష్ఠుడు, రామ, ఏది సహజ విషయమో దాని గురించి ప్రశ్నించి ప్రయోజనం లేదు. అది చైతన్యం యొక్క స్వభావం, అది అలాగే ప్రవర్తిస్తుంది. రాముడు కనుక జీవుడి సంస్కారంలో ప్రాపంచిక కామనలు ఉంటే ఆ చైతన్యం ప్రాపంచిక విషయాల ఆకారాన్ని పొందుతుంది. లోకంలో జీవులందరికీ ఎన్నో జన్మలుగా ప్రాపంచిక విషయాలే అభ్యాసంలో ఉంటాయి, కనుక ఆ సంస్కారాల బలం అంతులేకుండా ఉంటుంది. ఇలాంటి స్థితిలో వాడికి మోక్షం కోసం కృషి చేయరా అని మీరు బోధిస్తారు. వాడు సరే అంటాడు. ఇది కొత్తగా పుట్టిన మోక్షకామన అనే సంస్కారం. ఇది కొత్తది కనుక దుర్బలం. కనుక ఎప్పటికప్పుడు పాత ప్రాపంచిక సంస్కారాలే గెలుస్తూ ఉంటాయి. కనుక ఎవడికి ఎప్పుడూ మోక్షమనేది వచ్చే అవకాశమే లేదు అనిపిస్తోంది. వశిష్ఠుడు, అది తప్పు. పూర్వవాసనలకు ఒక రకమైన బలం ఉన్నమాట నిజమే, కాని వాటికోసం ఇప్పుడు ఈ జీవుడు ప్రత్యేక ప్రయత్నమేమీ చేయడు. కొత్తదైన ఈ మోక్ష సంస్కారం కోసం మాత్రం పట్టుదలగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక క్రమంగా దీని బలం పెరిగిపోతుంది. కొన్నాళ్టికి పాత సంస్కారాలను జయించి తీరుతుంది. దీనికి మరో కారణం కూడా ఉంది. పాత సంస్కారాలకి ఆధారమైన వస్తువు అసత్యం, కొత్తదైన మోక్ష సంస్కారానికి ఆధారం సత్యమైన మోక్షం. అందువల్ల కూడా ఈ సంస్కారం యొక్క బలమే త్వరగా పెరిగి పాత సంస్కారాలను ఓడిస్తుంది. కనుక ప్రయత్నం చేసేవాడికి మోక్షం తప్పకుండా సిద్ధిస్తుంది.